77. ఒకే వస్తువుకో అవస్థను బట్టి అనేక పేర్లు. రామ, ఇంతకు చెప్పవచ్చిందేమిటంటే, ఒకచోట ఒక పదార్థం ఉంటే నీ యొక్క అంతఃకరణ వృత్తి దాని దగ్గరకు వెళితే అప్పుడు ఆ పదార్థం చుట్టూరా ఉన్న అజ్ఞానమనే చీకటి ఆవరణం తొలగిపోతే అప్పుడు ఏమవుతుంది? అప్పుడు నీకు నేను ఫలానా పదార్థాన్ని చూశాను అనే జ్ఞానం కలుగుతుంది. ఇంతకు అక్కడ పదార్థాకారంలో ఉన్నది ఎవరు? చైతన్యమే. అందుకే అంతఃకరణ వృత్తిచేత బాహ్యావరణ తొలగిపోగా అలాంటి స్థితిలో ఉన్న చైతన్యానికి విషయమని లేక పదార్థమని పేరు పెట్టారు పెద్దలు. కాగా రామ, ఆ సాక్షి చైతన్యం సామాన్యత అంటే ఇన్ జనరల్గా అంతఃకరణవృత్తిని ఉపాధిగా చేసుకుంటే దాన్ని సంవిత్తు అంటారు. ఆ సాక్షి చైతన్యమే అంతఃకరణ వృత్తిలోని భాగమైన అహంవృత్తిని ఉపాధిగా చేసుకుంటే దాన్ని ప్రమాత అంటారు. అంతఃకరణవృత్తిచేత సాక్షి చైతన్యానికున్న బాహ్యావరణ భంగం జరిగితే ఆ సాక్షి చైతన్యాన్నే విషయం అంటారు. ఇలా ఒకదానికే మూడు రకాల పేర్లు. ఇదేమిటండి కొత్త కొత్త పేర్లన్నీ చెప్పి గందరగోళం చేస్తున్నారే అనుకోబోకు. సముద్రంలో అలలు లేచాయి, అవి విరిగిపడ్డాయి, అందువల్ల కొంత నురుగు, కొన్ని బుడగలు, కొన్ని తుంపర్లు వచ్చాయి. ఇక్కడ తుంపర్లన్నా, నురుగన్నా, బుడగలన్నా, సముద్రమన్నా అంతా నీరే. అంతా నీరేగదా అని తుంపరను చూసి సముద్రమనలేము, సముద్రాన్ని చూపించి బుడగ అనలేము. ఒకే జలానికి ఒక అవస్థలో సముద్రమని పేరు, మరో అవస్థలో నురగని పేరు, ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క పేరు. అలాగే చైతన్యానికి కూడా ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క పేరు. ఆ చైతన్యం యొక్క తత్వం మిక్కిలి దురవగాహం కనుక దాన్ని అర్థం చేసుకోవాలంటే ఇన్ని రకాలుగా వింగడించి పేరు పెట్టుకుని అధ్యయనం చేయాలి.